నృసింహ పూర్వతాపిని ఉపనిషత్ సారాంశ పుష్పం. జగత్తుకు కారణకార్యములు ఏకత్వ అద్వైత బ్రహ్మమే అని వర్ణించబడెను. మొట్టమొదట బ్రహ్మము నుండి మిథ్యాజ్ఞానము స్వకీయ మాయచే ప్రజాపతి హిరణ్యగర్భుడు ప్రకటింపబడెను. ఆతని యందు సృష్టి చేయవలనను కామము ఉదయించెను. హిరణ్యగర్భుడు తపస్సు తపించెను. అతడు తపస్సు చేసినవాడే అనుష్టుభా ఛందస్సులో ఉన్న నారసింహ మంత్రరాజమును దర్శించెను. దానిచేతనే ఈ సర్వమును సృజించెను. వాక్కే అనుష్టుప్, అనుష్టుప్ వాక్కులోనే లయమగును, వాక్కులోనే ఉదయించును. ఛందస్సులలో పరమ ఉత్కృష్టమైనది ఈ అనుష్టుప్. 32 అక్షరముల సామమును తెలుసుకొనవలెను. దానిని ఎవరు తెలుసుకొనెదరో వారు అమృతత్వం పొందెదరు. నృసింహ సామము యొక్క 4 పాదముల విశిష్టత అగ్నియును, దేవతలు, ఈ సర్వము, విశ్వభూతములు, ప్రాణములు, ఇంద్రియములు, పశువులు, అన్నం, అమృతం, సమ్రాట్, స్వరాట్, విరాట్, ఇవన్నీ ఆ సామము యొక్క ప్రథమ పాదముగా తెలుసుకొనవలెను. రూక్, యజు, సామ, అథర్వ వేదముల రూపుడు, సూర్యుడు, ఆదిత్యుని అంతరమైన హిరణ్మయుడైన పురుషుడు ఆ సామము యొక్క ద్వితీయ పాదముగా తెలుసుకునవలెను. ఎవడు ఔషధులకు ప్రభువు, తారలకు అధిపతి అయిన సోముడో వాడు సామమునకు తృతీయ పాదముగా తెలుసుకునవలెను. అతడే బ్రహ్మ, అతడే శివుడు, అతడే హరి, అతడే ఇంద్రుడు, అతడే అక్షరుడు, పరమైన స్వరాటు ఆ సామము యొక్క 4వ పాదముగా తెలుసుకునవలెను. అనుష్టుప్ ఛందస్సు అనుసరించి నారసింహ మహామంత్రము పాదము 1, 8 అక్షరములు ఉగ్రం వీరం మహావిష్ణు, పాదము 2, 8 అక్షరములు జ్వలంతం సర్వతోముఖం, పాదము 3, 8 అక్షరములు నృసింహం భీషణం భద్రం, పాదము 4, 8 అక్షరములు మృత్యుమృత్యుం నమామ్యహం, విశ్వసృజకర్త హిరణ్యగర్భుడు దీని సామజ్ఞానము చేతనే ఈ విశ్వమును సృజించెను. విశ్వము సృజించబడిన మానిఫెస్టేడ్ క్రమములో ఆ సాముచితనే విశ్వకర్తలను అనుసరించి విశ్వములు జనించినవి. ఎవరు మృత్యువు వలన, పాపముల వలన మరియు సంసారము వలన భయము చెందునో వారు ఈ అనుష్టుభ నారసింహ మంత్రరాజా సామమును ప్రతిగ్రహించినచో వారు మృత్యువును దాటెదరు. వారు పాపములను నశింపచేసుకొనెదరు. వారు సంసారమును తరించెదరు. ప్రణవము గురించి వివరణ. ప్రణవములోని మాత్రలకు అనుసంధానిస్తూ నృసింహ సామము సామ్య జ్ఞానము యొక్క 4 పాదములు. ప్రణవమునకు మొదటి మాత్ర పృథివీ రూపమైన ఆకారము, అది ఋకులతో కూడుకున్న ఋగ్వేదము, బ్రహ్మ, వసవులు, గాయత్రి, ఛందస్సు, గార్హపత్యాగ్ని ఆ సామము యొక్క ప్రథమ పాదము అగును. ప్రణవమునకు 2వ మాత్ర అంతరిక్ష రూపమైన ఉకారము, అది యజుస్సులతో కూడుకున్న యజుర్వేదము, విష్ణువు, రుద్రులు, త్రిష్టుప్, ఛందస్సు, దక్షిణాగ్ని ఆ సామము యొక్క 2వ పాదము అగును. ప్రణవమునకు 3వ మాత్ర ద్యులోక రూపమైన మకారము, అది సామములతో కూడుకున్న సామవేదము, రుద్రులు, ఆదిత్యులు, జగతి, ఛందస్సు, ఆహవనీయాగ్ని ఆ సామము యొక్క 3వ పాదము. ప్రణవమునకు చివరిలో ఉన్న 4వది అర్ధమాత్ర సోమలోక రూపమైన ఓంకారము, అది అథర్వణ మంత్రములతో కూడుకున్న అథర్వవేదము, సంవర్తకాగ్ని, మరుత్తులు, విరాడ, విరాజ, త్రిష్టుప్, ఛందస్సు, ఏకర్షి, ద చీఫ్ సెజ్, భాస్వతి, స్మృతులు ఆ సామము యొక్క 4వ పాదము అగును. నరసింహ మంత్రమునకు అంగన్యాసము, అక్షరన్యాసము వివరించబడెను. ఓంకారముతో సహా నారసింహ మంత్రములోని 4 పాదములు కలిపి 5 అంగములు అగును. ఈ లోకములన్నీ ఆ అంగములతో కలగలసియుండును. ఉగ్రం, వీరం, మహావిష్ణుం, జ్వలంతం, సర్వతోముఖం, నృసింహం, భీషణం, భద్రం, మృత్యుమృత్యుం, నమామి, అహం ఆయా నామములు నృసింహ బ్రహ్మమునకు ఎందుకు చెప్పబడెనో వర్ణించబడెను. నారసింహ మంత్రమునకు శక్తి బీజములు ఏవి? మాయే శక్తి, ఆకాశమే బీజము. నారసింహ మంత్రమునకు మాయే శక్తి. నారసింహుని మాయచేతనే ఈ సర్వము సృజింపబడినది. మాయచేతనే ఈ సర్వము రక్షింపబడుచున్నది మరియు ఈ సర్వము సంహరింపబడుచున్నది. ఎవరు మాయను శక్తిగా తెలుసుకొనెదరో వారు పాపము నుండి తరించుదురు. వారు మృత్యువును దాటుదురు. వారు సంసారమును జయించుదురు. నారసింహ మంత్రమునకు ఆకాశమే బీజము. ఈ సర్వభూతములకు ఆకాశమే పరాయణము, మూలతత్వము. అన్ని భూతములు కూడా ఆకాశము వలనే ప్రకటించబడుచున్నవి. సర్వభూతములు ఆకాశము వలనే జనించుచున్నవి, జీవించుచున్నవి, ఆకాశమునందే ప్రళయము చెందుచున్నవి. కావున ఆకాశమే బీజము అని తెలుసుకొనవలెను. ఇదే ఋషులచే నిదర్శనము చెప్పబడినది. బ్రహ్మవిద్య ద్వారా బ్రహ్మముతో సారూప్యము పొందుటకు, అధ్యయన అభ్యాసములకు కావలసిన ఆయుష్షు కొరకు నేను శరణాగతి వేడుకొనుచున్నాను అనునది నారసింహ ప్రార్థన. ఓం అను ఈ అక్షరమే ఇక్కడ ఉన్న సర్వము. దాని యొక్క ఉపవ్యాఖ్యానమే భూతకాలము, వర్తమానము మయ్యు భవిష్యత్తు. ఏదైతే మూడు కాలములకు అతీతమో అది అంతా కూడా ఓంకారమే. ఈ ఆత్మ ఇక్కడ నేను అనుభావముతో ఉన్న జీవుడు బ్రహ్మమే. జీవాత్మయే జాగ్రత్స్వప్న సుషుప్తితురియ చతుష్పాద బ్రహ్మము. ఆ ఈ ఆత్మ యొక్క జాగరిత స్థానమే బాహ్య ప్రజ్ఞ. అది ఏడు ఏడు అంగములతో, పంతొమ్మిది పంతొమ్మిది ముఖములతో, నోరులతో ప్రకటితమైన స్థూల భోక్తయైన వైశ్వానరుడు. ఇది ఆత్మ యొక్క మొదటి పాదము. స్వప్నస్థానము అంతరప్రజ్ఞ ఏడు ఏడు అంగములతో, పంతొమ్మిది పంతొమ్మిది ముఖములతో, నోరులతో ప్రకటితమైన ప్రవివిక్త ఏకాంత భోక్తయైన తైజసుడు. ఇది ఆత్మ యొక్క రెండవ పాదము. ఎక్కడ సుప్తి నిద్ర స్థితిలో ఏ కోరిక కలిగి ఉండడో, ఏ కొంచెము స్వప్నం కూడా చూడడో, ఆ సుషుప్తియందు సుషుప్తస్థాన ఏకీభూతుడు, ప్రజ్ఞానఘనుడు, ఆనందమయుడు, ఆనందభోక్తయైన చేతోముఖుడైన ప్రాజ్ఞుడు. ఇది ఆత్మ యొక్క మూడవ పాదము. ఈ మూడు పాదములు తానే అయి వాటికి సాక్షి అయిన తురియము నాలుగవ పాదము. ఇతడే ఈ ఆత్మయే సర్వేశ్వరుడు, ఇతడే సర్వజ్ఞుడు, ఇతడే అంతర్యామి, ఇతడే యోని, ఇతడే సర్వభూతములకు ప్రభవ, జన్మకారణ, స్థానము మరియు లయస్థానము. ఆ నారసింహ మంత్రరాజ సామమునకు అంగములు సావిత్రి అష్టాక్షర మంత్రము, ప్రణవము ఇరువది నాలుగు అక్షరాలయందు మహాలక్ష్మి యజుహ గాయత్రి మంత్రము, నృసింహ గాయత్రి మంత్రము ఇవి వర్ణించబడినవి. నృసింహదేవుని స్వాత్మయందు దర్శనము చేయించు మంత్రములు వర్ణించబడినవి. నారసింహ సుదర్శన మహాచక్రము వర్ణింపబడెను. ఎవడు ఈ అనుష్టుభమైన నారసింహ మంత్రరాజ భావమును నిత్యము అధ్యయనము చేయునో అతడు అగ్నిపూతుడు, వాయుపూతుడు, ఆదిత్యపూతుడు, సోమపూతుడు, సత్యపూతుడు, బ్రహ్మపూతుడు, విష్ణుపూతుడు, రుద్రపూతుడు, దేవపూతుడు, సర్వపూతుడు అగును. అతడు మూత్యువు తరించును, సంసారమును తరించును. అతడు అగ్నిని, వాయువును, ఆదిత్యుని, చంద్రుని, నీటిని, సర్వదేవతలను, సర్వగ్రహములను స్తంభింపచేయును. అతడు విషమును స్తంభింపచేయును. అతడు దేవతలను, యక్షులను, నాగులను, గ్రహాలను, మనుష్యులను, సర్వమును ఆకర్షించును. అతడు యజ్ఞష్టోమయాగము, ఉక్తయాగము, షోడశియాగము, వాజపేయయాగము, అతిరాత్ర రాత్రి అంతా యాగము, ఆప్తోర్యామయాగము, అశ్వమేధయాగము అన్ని క్రతువులు చేసినవాడగును. అతడు రుకును, యజుస్సును, సామమును, అథర్వణమును, ఆంగిరసమును అధ్యయనము చేసినవాడగును. వాటి శాఖలు చదివినవాడగును. అతడు ప్రణవము అధ్యయనము చేసినవాడగును. ఎవడు ప్రణవమును అధ్యయనము చేయునో అతడు సర్వము అధ్యయనము చేసినవాడు. ఎక్కడకు చేరినచో యోగికి పునరావృత్తి ఉండదో ఆ విష్ణువు పరమపదమును పొందును. అది కేవలము నిష్కాముడే పొందును. నృసింహ పూర్వతాపిని ఉపనిషత్ సమాప్తము.